నొమ్మెత్తి సినేహసకు నొమ్మెత్తి పాలు లోకయకమా అనివేలా జీవితయ తనివేలా అనివేలా జీవితయ తనివేలా పిల్లి దూరకు నొమ్మెత్తి సినేహసకు నొమ్మెత్తి పాలు లోకయకమా జీవితయ తనివేలా. Hello.